అంకెలు పుస్తకం 3వ భాగం. కానీ ఉన్న అంకెల సహాయంతో కొత్త అంకెలకి ఏదో విధంగా పేర్లు పెడితే అప్పుడు కొత్త అంకెల పేర్లు గుర్తుపెట్టుకోవడం తేలికవుతుంది. 11 అనే పదం ఎలా వచ్చిందో చూద్దాం. తెలుగులో 1 అంటే 1 లేదా 1, కాబట్టి 10+1 11, అలాగే 10+2 12, అలాగే వరుసగా 10+3 13, 10+4 14, అలా వరుసగా ముందుకు సాగుతుంటే 20 దగ్గర సమస్య వస్తుంది. 20 అంటే 2 పదులు. తెలుగులో ఇరు శబ్దానికి 2 అని అర్థం. ఇద్దరిని ఇరువురు అంటాం, 2 వైపుల్ని ఇరువైపులా అంటాం. కాబట్టి 2 పదులని 20 అంటారు. గ్రాంధిక తెలుగులో 20ని 20 అంటాం. తరువాత వరుసగా వచ్చే 21, 22 మొదలైన పదాల వ్యుత్పత్తిని అర్థం చేసుకోవటం కష్టం కాదు. తరువాత మనకి తారసపడే కొత్త పదం 3 పదులని సూచిస్తుంది. 3+10 30, ఇది 30కి గ్రాంధిక రూపం. ఉదాహరణకి త్యాగరాజ కృతి ఎందరో మహానుభావులులో 30 ముక్కోటి సురాంతరంగముల భావంపుల నిరిగి అన్న వాక్యములో ఈ పదం వాడాడు. అదేవిధంగా 40 అంటే 40, 80 మొదలైన పదాల రూపాలని అర్థం చేసుకోవచ్చు. అలా ముందుకు పోతుంటే ఎదురయ్యే ఒక కొత్త పదం 100 లేక 100, ఇది 10 పదులను సూచిస్తుంది. తరువాత వచ్చే 101, 100+1 మొదలైన సంఖ్యా పదాల అర్థాలని ప్రత్యేకించి వివరించనక్కర్లేదు. ఆ తరువాత వచ్చే కొత్త పదం 10 నూర్లని సూచిస్తుంది. అది 1000. ప్రాచీన సామాజిక అవసరాల దృష్ట్యా 1000 అనేది చాలా పెద్ద సంఖ్య. కాబట్టి ఇప్పటికి ఇక్కడ ఆగుదాం. తరువాత అంశం అంకెలు, చేతిరాత. అంకెలని ఎప్పుడు కనిపెట్టారో ఎవరికీ తెలియదు. కానీ చేతిరాత కనిపెట్టడానికి ముందే అంకెలు కనిపెట్టారని నిశ్చయంగా చెప్పవచ్చు. ఒక దశలో చిహ్నాలతో పదాలను వ్యక్తం చేయవలసిన అవసరం మనుషులకి కనిపించింది. 5000 ఏళ్ల క్రితం ప్రస్తుతం మనం ఇరాక్ అని పిలిచే ప్రాంతంలో ఆ పరిణామం సంభవించింది. ఆ ప్రాంతం గుండా యూఫ్రటిస్, టిగ్రీస్ అనే 2 నదులు ప్రవహిస్తాయి. అవి సముద్రంలోకి ప్రవహించే ప్రాంతంలో సుమేరియా అని పిలిచే ఒక ప్రాచీన ప్రదేశం ఉంది. మనకు తెలిసిన ప్రపంచంలో మొట్టమొదట రాత కనిపెట్టిన వారు ఈ సుమేరియన్లే. చీనీయులు, ఈజిప్షియన్లు మొదలైన జాతుల వాళ్ళు కూడా రాత కనిపెట్టారు. ఆ విధంగా రాత క్రమంగా లోకమంతా వ్యాపించింది. రాత కనిపెట్టిన నాటికే సుమేరియాలోనూ, ఈజిప్టులోనూ నగరాలు, ఆలయాలు, పొలాలకు నీరు సరఫరా చేసే కాలవలు మొదలైనవి ఉండేవి. ఇలాంటి నాగరికతని రూపొందించడానికి ఎంతోమంది మనుషులు కలిసికట్టుగా పనిచేయవలసి వస్తుంది. ఎంతో శ్రమని, సమయాన్ని ధారపోయాల్సి వస్తుంది. పన్నులు కట్టవలసి వచ్చింది. కాబట్టి సరైన పద్ధతులు నిర్వహించవలసిన అవసరం తలెత్తింది. ఆ రోజులలో ఆలయాల్లో అర్చకులు ఈ పనులు చేసేవారు. ఎవరు ఎంత పన్ను కడుతున్నారో వాళ్ళు కనిపెడుతూ ఉండేవాళ్ళు. బహుశా తొలిదశల్లో వాళ్ళు ఈ సమాచారం అంతా ఊరికే జ్ఞాపకం పెట్టుకునేవారేమో. కానీ జ్ఞాపకాలు మనల్ని మోసం చేస్తాయి. అలా కాకుండా పన్నుల గురించిన సమాచారాన్ని శాశ్వతంగా, నిర్దిష్టంగా, చెరగని చిహ్నాల రూపంలో ప్రభుత్వానికి సమర్పించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వివాదం వచ్చినప్పుడు ఆ చిహ్నాలని సంప్రదిస్తే సరిపోతుంది.